ప్రాణధర్మములు ఉచ్ఛ్వాస నేహశ్వాస విజృంభణ క్షుత్ప్రసందనాద్యత్ కమణాదికా క్రియాః ప్రాణాదికర్మాణి వదంతి తదాజ్ఞాః ప్రాణస్య ధర్మావసనా పిపాసే. 104 ఉచ్ఛ్వాస అధికాః ఉచ్ఛ్వాస ఊపిరి పీచుకొనుట, నిశ్వాస ఊపిరి విడుచుట, విజృంభణ ఆవులింత, షత్ ఆకలి, ప్రస్పందన కదలుట ఆది మొదలగునవియు. ఉత్కమణాధికాః పైకి వెడలుట మొదలగు క్రియాః క్రియలను తద్భవ వాటిని గూర్చి తెలిసినవారు ప్రాణాది కర్మాణి ప్రాణాదుల యొక్క కర్మలనుగా వదంతి చెప్పుదురు. అసనా పిపాసే ఆకలి దప్పికలు ప్రాణస్య ప్రాణము యొక్క ధర్మౌ ధర్మములు. 168 శ్రీ వివేక చూడామణి ప్రాణాది అను పదమునందలి ఆది పదముచే అపానాదులను నాగాదులను గ్రహింపవలెను. ఉచ్ఛ్వాసము ప్రాణము యొక్క క్రియ, నిశ్వాసము అపానక్రియ, విజృంభణము దేవదత్త క్రియ, తుమ్ము క్రూకరక్రియ, ప్రస్పందన మనగా ఎక్కువ చలనము, వ్యానము యొక్క లేదా ధనంజయం యొక్క క్రియ ఆది పదములచే ఉన్మీలనము గ్రహింపబడును. అది కూర్మక్రియ, పైకి వెడలుట ఉదానక్రియ, ఆదిపదముచే వమనము కూడా కూర్మక్రియే. ఈ క్రియలు ప్రాణదుల క్రియలని అనగా ఈ క్రియ ఈ వాయువునకు చెందినదని వాటిని గూర్చి తెలిసినవారు చెప్పుచున్నారు. ఇట్లు ఆకలి దప్పికలుగూడా ప్రాణము యొక్క ధర్మములు కావుననే నిద్రా సమయమున ప్రాణాభిమానముండదుగాన క్షుత్పిపాసలుండవు. ఏ అవ అంధత్వాదులు అనాత్మలగు చక్షురాదుల ధర్మములైనచో ఆత్మ వీటిని తన ధర్మములని ఏల భావించుచున్నది అని ఆశంకించి సమాధానము చెప్పుచున్నాడు.